57 చర్చ తిరిగిన మెలికలు. పద్మలీల, మన చర్చ చాలా మెలికలు తిరిగింది. ఒకటి, మొదట నువ్వు ఇక్కడ్నుంచి వెళ్లిన విదురకలీలను చూసి పద్మరాజు మందిరంలోని మనుమలు ఎలా భావిస్తారు అని అడిగావు. అందరూ అధ్యాసలోనే ఉన్నారు గనుక వ్యవహారమంతా సహజంగానే ఉంటుంది అని నేను చెప్పాను. రెండు, ఆ తరువాత నువ్వు విదురకలీల స్థూల శరీరంతో భర్త దగ్గరకు ఎందుకు వెళ్లలేదు అని అడిగావు. అప్పుడు నేను ఆతివాహిక శరీరం వస్తే స్థూలదేహం ఉండదని చెప్పా. మూడు, అక్కడనుంచి చర్చ మలుపు తిరిగింది. స్థూలదేహమంటే ఏమిటి, ఆతివాహిక దేహమంటే ఏమిటి? ఆయసర్ 78, ఈ ప్రపంచం మనస్సు లోపల ఉందా బయట ఉందా అనే చర్చ జరిగింది. నాలుగు, ఆ చర్చలో కల్పితమైన ఈ ప్రపంచంలో గల నియమబద్ధత గురించిన ప్రశ్న వచ్చింది. హిరణ్యగర్భ సంకల్పం వల్లే ఆ నియతి ఏర్పడ్డదని నేను చెప్పాను. ఐదు, ఆ నియతి జడపదార్థాలకే కాక జీవులకు వారి జనన మరణాలకు కూడా ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది. ఉంటుందన్నాను. ఆరు, అక్కర్నించి మరణతత్వాన్ని గూర్చిన చర్చ వచ్చింది. మరణదోహకం అందరికీ ఒకటేనా లేక వేరు వేరా? మరణం శరీరానిక చైతన్యానిక? మరణ సమయంలో శరీరంలో జరిగే ప్రక్రియ ఏమిటి? మరణానంతరం ప్రేత జీవులు ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలను చర్చించాము. ఏడు, దానిమీద నుంచి జనన మరణచక్రం హిరణ్య గర్భుడికి ఉంటుందా ఉండదా అని నువ్వు ప్రశ్నించావు. ఉండదని నేను నిరూపించాను. ఎనిమిది, పద్మలీల, ఈ విధంగా మలుపులు తిరిగిన మన చర్చలో అసలు విషయం జీవులు అనుభవించే రకరకాల లోకాల తత్వం ఏమిటి అనేదే. తొమ్మిది, మన చర్చను ఇక ఈ ప్రధానాంశంతో సమన్వయించుకుందాం. పద్మలీల, జీవుడు, ప్రపంచము అనే పదాలు మనం ఉపయోగిస్తున్నాం. మన ఉద్దేశ్యంలో జీవుడంటే చేతన పదార్థం, ప్రపంచమంటే జడచేతన పదార్థాల మిశ్రమం. ఈ భావం సత్యమేనా అని ఆలోచించాలి. మనం జడమని పిలిచేది మన బుద్ధిచేత చైతన్యం మీద ఆరోపింపబడినదే. మనం చేతనమని పిలిచేది అలాంటిదే. అంటే రెండింటికీ అధిష్టానం చైతన్యమే, పైన ఆరోపింపబడిన నామరూపాలు మాత్రమే వేరు. ఇలా ఈ రెండింటికీ మూల పదార్థం ఒకటే అయినా ఆ రెండు ఒకదాన్ని ఒకటి తెలుసుకోలేకుండా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, యథా శిలాంతస్సంస్థానాం బహిష్టానాం చవేదనం అసజ్జడం చభేకానాం మిథోంతస్తస్థుషాం తథా ఊరుప్రడొట్సత్ 55 శ్లో 63. యథోత్తరాబ్ధి జనత దక్షిణాబ్ధి జనం స్థితం ఉడొట్ప్రడొట్సత్ 55 శ్లో 61. రాతిలో ఉన్న కప్ప బయటి కప్పను తెలుసుకోనట్టుగా ఉంది. ఉత్తర సముద్రతీరాన ఉన్నవాడికి దక్షిణ సముద్రతీరాన కూడా తనలాంటి మనుషులే ఉంటారనే విషయం తెలీదు. అలా ఉంది. సృష్టి మొదట్లో సమష్టి ప్రత్యేగాత్మ అయిన చిదాకాశం చేసిన సంకల్పాల ప్రకారం ఆయా వస్తువులు జడాలుగా, ఆయా వస్తువులు చేతనాలుగా అనుభవానికి వస్తున్నాయి. ఆనాడు ఆ హిరణ్యగర్భుడు చేసిన నియమం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ప్రాణవాయువు కలదిగా కనిపిస్తే లోకులు దాన్ని సజీవ పదార్థం అంటున్నారు, అది కనిపించకపోతే జడపదార్థం అంటున్నారు. ఇంతకంటే తేడా ఏముంది వాటికి? పద్మలీల, ప్రపంచంలో కనిపించే వస్తువుల్లో ఈ భేదం ఒక విలాసం. ఇది సత్యంలాగా కనిపించే అసత్యం. దీనిలో జరిగే ఘటనలన్నీ పూర్వవాసనల బట్టే జరుగుతాయి. ఆయసర్ 79. పద్మలీల, ఇక ఈ విదురథ జీవుడు పూలరాశిలో ఉన్న నీ భక్తగారి శవం యొక్క హృదయగోళంలో ప్రవేశించబోతున్నాడు. గమనించు,